దానికి హెల్పింగ్ సంబంధ సంబంధం మనం పెహదిలీ ప్రకాశన కళ్ళ తీనో మమ కివ్వే నోయక్కాయకుగా మహేంద్ర రాజపక్ష విశాల వంచాకర్ల తీనో అబుతుమా దాన్నేగిల మమకు ఏ వాగివ కర్ల తీనో సాక్షి తీనోన ఏనం మగం వెరదీమక్ సిదువెండి అతి అబ్బాయి మమ దన్న పరిధి ఏ హరి మాగేం వెరదక్ విలా తీనోన సమాపతనం దెంబలాగిన గ్యామ ఏమో కిసిమ సాక్షియక్నే.